జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో కైకేయి కోపగృహంలో ప్రవేశించింది. ఇక ఇక్కడ ఎలా ఉన్నది అంటే, ఆ రాత్రి కథ పగలు కొంత జరిగినట్లుగా ముందు చెప్పారనుకోండి, మరి రాత్రి కథ ఇక్కడ ఎలా ఉన్నది అని అంటే, విదర్శిత యదాదేవి కుబ్జయ పాపయాభృషం తదా సేతే శ్మ సా భూమ ఉదిగ్ధ విద్యేవ కిన్నరి. ఆ కుబ్జ ఉన్నది మందర, దాని యొక్క దుర్బోధ చేత ఆమె కిందపడి విలపిస్తూ ఉన్నదట. ఎలా అంటే, విషలిప్త బాణేన ప్రహృత, విషం పూసి బాణాలకి కొడుతూ ఉంటారు పక్షులని, అలా దెబ్బతిన్న పక్షిలాగా గిలగిలలాడిపోతూ ఉన్నది. అట్లాంటి ఆ సమయంలో దశరథ చక్రవర్తి, సుమంత్రుడు మొదలైనటువంటి వారందరికీ కూడా వారి పనులను వారి వారికి అప్పగించేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేశాడు కైకేయి మందిరానికి. ఆయన ఆనందాన్ని పట్టలేకపోతూ ఉన్నాడు అన్నమాట. ఎవరైనా ప్రజలు ఎదురు తిరుగుతారేమో అనుకున్నాడు, ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకత రాలేదు, చాలా ఆనందం పట్టలేక వచ్చేశాడు కైకేయి దగ్గరికి. మరి ప్రియమైన చోటికే చేరుతారు, అధికమైన ఆనందం ఉన్నా అధికమైనటువంటి దుఃఖం కలిగినా కనుక ప్రియురాలు కైకేయి కనుక ఈవిడ దగ్గర పరిగెత్తుకొచ్చేసాడు. అయితే ఇక్కడెక్కడ అంత బోసిపోయి ఉంది, చిలుకల కోతలు లేవు, నెమళ్ళ కోతలు లేవు, హంసల నడకలు లేవు, ఏ విధమైనటువంటి సంగీత వాద్య ధ్వనులు లేవు, స్వర్ణవేదికలన్నీ బోసిగా పోయి ఉన్నాయి, అంతా నిర్జీవంగా కనపడుతూ ఉన్నది. కైకేయి అక్కడేమీ ఎదురు రాలేదు, పాన్పు మీద లేదు, ఎవరు కూడా పరిచారికలు కనపడలేదు. ఇక్కడ ఎవరున్నారు, కైకా ఎక్కడున్నావు అని అంటూ గట్టిగా పిలిచాడు. పిలిస్తే ప్రతిహారి భయపడుతూనే రాణిగారు కోపగృహంలో ఉన్నారు స్వామి అని చెప్పి విన్నవించుకున్నాడు. అయితే ఆయన చాలా బాధపడిపోయాడు, ఇక్కడికి వచ్చేశాడు. ఈమె ఇలా దుఃఖపడుతూ ఉంటే చీకటిలో దేవుంటి అని చెప్పి ఒక వెలుగు వెలిగించాడు ఏదో. ఆ తర్వాత ఏమైనా కోపం వచ్చిందా అంటూ ఆమె దగ్గరకు చేరాడు. మరి ఏమిటిలా, ఎందుకు ఇలా ఉన్నావు, ఎవరు నీకు అసలు అప్రియం కలిగించారు అంటూ బ్రతిమాలటం మొదలుపెట్టాడు. కానీ ఆమె ఏమీ అసలు ఉలుకులేదు, పలుకులేదు. సకామబల సంయుక్తో సంయుక్తో రత్యర్థం మనుజాధిప అపశ్యన్ దయితాం భార్యాం పప్రచ్ఛ విషసాద చ. ఆయన అంత కామభోగములకు అటు అలా అయిపోయాడు, లొంగిపోయాడు మనుజాధిపుడైనటువంటి రాజు అని చెప్తూ ఉన్నాడు వాల్మీకి. మరి ఇంకేం చేయగలడు, మరి ఎవడు కూడా ఇంద్రియాలను జయించటము సాధ్యం కాదు. అతడేమో వృద్ధుడు, తరుణీం భార్యాం ప్రాణేభ్యోపి గరీయసి, ఆవిడేమో యవ్వనవతి, మరి ప్రాణాలకంటే ఎక్కువగా భావిస్తూ ఉన్నాడు ఈయన. కామి కమలపత్రాక్షిం ఉవాచ, కామి అంటూ ఉన్నాడు వాల్మీకి కూడా ఈయన్ని. ఆయనేమి అసత్యాలు అబద్ధాలు చెప్పేవాడు కాదు, కామి అని ప్రయోగం చేసేసాడు దశరథుడికి. మరి ఇలా వచ్చి పడిపోయాడు, ఏదో మనసులో ఎక్కడో చింత ఏమున్నదో తెలియదు, కానీ ఏ క్షణానికి ఎలా మారుతాయో ఆ ఇంద్రియాలు, ఎవరు ఏమీ చేయలేరు. ఈ విధంగా వచ్చేశాడు, అనేక విధాలుగా ఓదార్చడానికి ప్రయత్నాలు చేశాడు. చేస్తే అవి ఏమీ చెప్పటం లేదు, అసలు సమాధానమే లేదు. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యది త్వం కర్తుమిచ్చసి, అంటే నీకోసం ఏమైనా చేస్తాను అని అంటే ప్రతిజ్ఞను చేయమన్నది ఆమె. ఆ ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు చెబుతాను అని అంటే, అలాగే తేన అజయ్యేన ముఖ్యేన రాఘవేణ మహాత్మన శపేతే జీవనార్హేణ బ్రూహి యన్మనసా ఇచ్చసి, నువ్వు ఏమి కోరుతూ ఉన్నావో అది చేసేస్తా, నాకు ప్రాణాల కంటే కూడా ముఖ్యుడైనటువంటి రాముడు, రాముని మీద నేను ఒట్టు వేసి చెబుతూ ఉన్నాను అన్నాడు ఆయన. ఇంకేమున్నది ఇక రాముని మీద ఒట్టు అనగానే లేచి కూర్చున్నది. లేచి కూర్చున్నప్పుడు పురావృత్తం, పూర్వం ఒక వృత్తం జరిగింది నీకు గుర్తున్నదా, నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు, సరే చెప్పు అవి ఏం కావాలో ఏమిటో అంటే, వక్ష్యామి శృణు చెబుతూ ఉన్నా వినవయ్యా, అభిషేక సమారంభో రాఘవస్య ఉపకల్పిత అనేన ఏవ అభిషేకేణ భరతో మే అభిషిచ్యతో. ఏ అభిషేక సంరంభాన్ని నువ్వు తయారు చేసి ఇలా చేసావు, ఇవన్నీ కూడా వాటి చేత భరతుడిని అభిషేకం చేయి, ఇది ఒక వరం. యో ద్వితీయో వరో దేవదత్త ప్రీతేన మే త్వయా, రెండో వరం ఇచ్చావు కదా, అవును. నవ పంచచ వర్షాణి దండకారణ్యం ఆశ్రిత చిరాజిన జటాధారి రామోభవతు తాపస. రాముడు నారచీరలు ధరించి తపస్సులాగా నవపంచచ ఏదో 9-5 అంటుందంటే 9-5 14 ఏళ్ళు అడవులలో నివసించాలి. ఏషమే పరమః కామో దత్తమే వరమృణే, కనుక నాకు ఈ వరము ఇవ్వవలసింది. అంటే మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు హా రామ అంటూ, పడిపోయి అనేక విధాలుగా బ్రతిమలాడాడు. ఎంత బ్రతిమలాడితే మాత్రం ఎందుకు వింటుంది ఇంకా, ఏమాత్రము వినలేదు. ఆ రాత్రి కాళరాత్రి అయిపోయింది, ఎన్ని విధాలు చూసినా సరే ఏ విధంగా కూడా వినలేదు. ఎన్నో రకాలుగా బ్రతిమాలాడు, ఎన్నో చెప్పాడు, ఎన్నో చేశాడు, ఏమీ వినిపించుకోలేదు కైకేయి. వైదేహి యదా యదా హి కౌసల్య దాసీవచ్చ సఖీవచ్చ భార్యావత్ భగినీవచ్చ మాతృవచ్చ ఉపతిష్టతి సతతం ప్రియకామే ప్రియపృత్తర ప్రియం వద నమయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ. అప్పుడు గుర్తొచ్చప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తూ ఉన్నాడు, కౌసల్యను గురించి చెబుతూ ఉన్నాడు. కౌసల్య మరి నన్ను ఎలా చూసింది, మరి పెద్ద భార్య ఆమె పతివ్రత్న పట్టపురాణి ఆ కౌసల్య, దాసీ చేసే పనులు చేసింది నాకు, స్నేహితురాలులాగా చేసింది, భార్య చేసే పనులు, సోదరిలాగా తల్లిలాగా ఇలా నాకు అనేక విధములుగా చేసినది, సత్కారాలు ఎన్నో చేసింది నాకు. అటువంటి కౌసల్య ఈనాడు ఇప్పుడు ఏమి దుఃఖము పొందుతూ ఉంటుందో నీ వలన. మరి కొత్త కోడలు ఆ సీతామహాదేవి ఎండకన్ను ఎరగినటువంటి ఇల్లాలు, మరి ఇప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో అంటూ వరుసనే ఈ విధంగా తాను, నువ్వు కృష్ణ సర్పము లాంటి దానివే, నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి అనేక విధాలుగా దుఃఖించాడు. అహం పునర్దేవ కుమార రూపం అలంకృతం సుతం ఆవ్రజంతం నందామి పశ్యన్నపి దర్శనేన భవామి దృష్ట్వా చ పునర్యువేవా. ఆ రాముడు పుట్టిన దగ్గర నుంచి నాకు ముసలివాడినైనప్పటికీ కూడా నేను యువకుడులాగా అయిపోయే మనస్సు అంతా ఆనందంగా సంతోషంగా చెప్పలేనంత నేను యువకుడునైపోయాను అని అనేక విధాలుగా అన్నీ చెప్పుకుంటూ అన్నీ గుర్తు తెచ్చుకొని ఎన్ని విధాలుగా ఏడ్చినా సరే ఏమీ కదలటల్లా, ఏదేది అని ఏమంటారు మా సామాన్యంగా బెల్లం కొట్టిన రాయిలాగా అంటారు, కాదు ఇప్పుడు ఇది ఎలా ఉన్నది అని అంటే కుంకుడుకాయలు కొట్టిన రాయిలాగా ఉంది, విషం కొట్టేసి కూర్చుని ఉంది చక్కగా. ఏమాత్రము కూడా ఏ విధమైన అనుతాపము లేదు, పరితాపము లేదు, ఏమైనా లేదు. పపాత దేవ్యాశ్చరణవు ప్రసారితావు భౌ అసంస్పృశ్య యథాతురస్తదా, నన్ను అనుగ్రహించవే, నన్ను కాపాడు, నీకు ఏమి చేయమంటే అది చేస్తా, ఇది తప్ప అని పాదాలు పట్టుకుని ఏడ్చాడు. ఏం లేదు, ఎన్ని ఏడుపులు ఏడిచినా సరే ఏమాత్రము కూడా కనికరము అనేటటువంటిది చూపలేదు. తతః ప్రభాతాం రజనీముదితే చ దివాకరే పుణ్యే నక్షత్రయోగే చ ముహూర్తే చ సమాహితే వసిష్ఠో గుణసంపన్నః శిష్యైః పరివృతస్తదా. ఆ వశిష్ఠ మహర్షి వచ్చేసాడు. తెల్లారిపోయింది కదా, వచ్చేసి రాజుకి మా రాకను తెలియచేయవయ్యా, అయిని అన్నీ తయారు చేసేసారా, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పూలు అంటూ ఆ కావలసినవి చెప్పిన అన్నీ కూడా మొత్తము తయారు చేసేసాము అన్నారు. కానీ ఎక్కడా రాజుగారు జాడలేదు. మరి ముహూర్తం సమీపిస్తూ ఉందయ్యా, ఆ రాజును మేల్కొలుపు అని అంటే సుమంత్రుడు అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. దశరథుని అంతఃపురంలో ఎవరూ లేరు. కానీ మరి ఇంకేం చేస్తాడు, ఎక్కడుంటాడు అని అంటే కైక మందిరంలో ఉంటాడు. ఇది తెలిసిందే కదా, కనుక ఇక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ పనులన్నిటినీ చేయించాము కనుక శీఘ్రమే లేచి రామాభిషేకానికి ఆజ్ఞాపించండి అంటూ కేకలు వేసుకుంటూ వస్తూ ఉంటే ఆ మాటలు దశరథుడికి వినిపించినాయి. ఇక దుఃఖం రెట్టింపు అయిపోయింది. ఏం చేస్తాడు మరి? ఓ సుమంత్ర, కైకేయి మాటలతో నా జీవనాడులన్నీ తెగిపోయినాయ్యా, నీ మాటలతో నన్ను ఇంకా బాధిస్తున్నావు అని అంటే సుమంత్రుడు తెల్లబోయాడట. కొంచెం వెనక్కి తిరిగాడు, అంజలి ఘటించాడు, నమస్కరించాడు. అప్పుడు కైక అంటూ ఉన్నది, సుమంత్ర, రాజునకు రాత్రంతా నిద్రలేదు, అలసిపోయాడు, కనుక నీవే తొందరగా వెళ్ళి రాముడిని ఇక్కడికి తీసురా, ఏమాత్రం ఆలస్యం చేయకు, రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పు అన్నాడు. అంటే పాపం ఈ సుమంత్రుడికి మాత్రం ఏం తెలుసు, ఈ రాత్రి జరిగినవి, ఇంకా రామాభిషేకం జరుగుతుందనే ఎదురు చూస్తున్నాడు. ఈయన బయలుదేరితే అసలు జనమంతా అప్పటికే వచ్చేసారు, కిక్కిరిసిపోయి ఉన్నారు. మరి రాజప్రసాదాలకు లోపలికి వచ్చేవాళ్ళు కాదు పూర్వం. ఇప్పుడు మరి అది ఒక ఉత్సవము, సంరంభము కదా, ఎవ్వరూ అడ్డుపెట్టేవాళ్ళు లేరు. మొత్తం సెక్యూరిటీ అంతా వదిలేశారు, పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చేశారు. అందరూ కూడా జనమంతా గుమికూడి గుట్టలు గుట్టలు పడిపోయి ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. తతఃపురస్తాత్ సహసా వినిర్గతో మహీపతి ద్వారగతో విలోకయన్ దదర్శ పౌరాన్ వివిధాన్ మహాధనాన్ ఉపస్థితాన్ ద్వారముపేచ్చ నిష్ఠితాన్. నిండిపోయి ఉన్నారు ఇక్కడ రాముని యొక్క ఇంటి దగ్గర కూడా నిండిపోయారు. ఎక్కడ చూసినా జనమే, పట్టాభిషేక వార్తలే. తోసుకుంటూ పాపం వచ్చాడు. బ్రాహ్మణులందరూ ఇక్కడ గుమికూడిపోయి ఉన్నారు, సేనాధిపతులు, మంత్రులు, వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ కూడా, ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక సమావేశమై కూర్చొని ఉన్నారు. ఇది పుష్యమీ నక్షత్రము, కర్కాటక లగ్నము, రాముని జన్మ లగ్నం కూడా అంటూ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క విషయం అందరూ కూడా అన్నీ సిద్ధం చేశారా అనుకుంటూ అన్నింటినీ అడుగుతూ ఉన్నారు. తెల్లని ఆబోతు, తెల్లని గుర్రము, మదపుటేనుగు సిద్ధమయ్యాయి స్వామి, పవిత్రమైన గంగ మొదలైన నదుల నుంచి నీరు తీసుకొచ్చాం, సింహాసనం అలంకరించాము, బంగారు కలశాలు తెచ్చాం, పులితోలు కప్పినటువంటి రథం సిద్ధంగా ఉన్నాయి, బంగారు వెండి కలశాలలో పేలాలు, పాలు, రావి మండలు, మేడి చిగుళ్ళు, ఆకులు, తామరలు, కలువలతో కూడినటువంటి పవిత్ర కలశాలతో నీరు నింపి పెట్టాము, తేనె, పెరుగు, పేలాలు అన్నీ సిద్ధమైపోయి ఉన్నాయి, వేశ్యలు సిద్ధంగా ఉన్నారు అలంకరించుకొని, ఆటపాటలతో మంగళాలు పాడటానికంతా సిద్ధంగా, మంగళవాద్యాలు సిద్ధంగా ఉన్నాయి, బంగారు పిడితో కూడినటువంటి తెల్లని చామరాలు సిద్ధం చేశాం, తెల్లని గొడుగులు అన్నీ కొత్తవే. సామంత రాజులంతా కూడా రాజదర్శనానికి బహుమతులు తీసుకొని కూడా వచ్చారు. కానీ రాజదర్శనం మాత్రం కావటం లేదు ఎవరికి. ఆ సూర్యోదయం అయిపోయింది, పొద్దెక్కుతున్నది. వారందరినీ చూశాడు సుమంత్రుడు. చూసి ఇలా అంటూ ఉన్నాడు, రాజాజ్ఞచే రాముని తీసుకుని రావటానికి వెళుతూ ఉన్నా, మీరందరూ పూజనీయులు కదా, కనుక నాకు దారి ఇవ్వండి, అందరూ కూడా సిద్ధంగానే ఉండండి, అక్కడికి మరి రమ్మన్నారు రాజుగారు. మరి కైకేయి ఆదేశించింది, ఆమె కూడా చాలా సంతోషించి ఉంటుంది. ఆమె రామునికి ఇంకా అలంకారాలన్నీ కూడా చేయాలి అని అనుకుంటూ ఉన్నదేమో, కనుక మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పుకుంటూ అందరినీ కూడా తోసుకుంటూ వచ్చేశాడు. కైలాస శిఖరంతో సమానంగా ఉన్నటువంటి రాముని యొక్క ఆ దివ్య మందిరాన్ని చూశాడు. శరీరమ. అంతా రామ భవనానికి చేరాడు. అది మహేంద్ర భవనంతో సమానంగా ఉన్నదట. మీరు శిఖరాకారం తమ్ మీరు శిఖరాకారం అన్నట్లుగా మీరు శిఖరాకారంలాగా ఉన్నది. తదద్రికూటాచల మేఘసన్నిభం మహావిమానోత్తమ వేష్మ సంఘవతు అవార్యమాణ ప్రతివేశ సారథి ప్రభూతరత్నం మకరో యథార్ణవం. అది సముద్రంలోకి మకరరాజు ప్రవేశించినట్లుగా, మకరాలయంలోకి ప్రవేశించినట్లుగా ప్రవేశించాడు సుమంత్రుడు. ఇంకా ఏమి జరగబోతున్నది ఇంకా ముందు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం.